జన్యువులు పుస్తకం 3వ భాగం. పొడవాటి బఠానీ మొక్క పొడగరితనానికి 2 అంశాలు ఉండవచ్చు. అవి టీటీ రకం కావచ్చు, అండగణం నుండి ఒకటి, శుక్రగణం నుండి మరోటి, రెండూ కలిసి టీటీ అవుతుంది. కాబట్టి అలాంటి విత్తులన్నీ కూడా పొడవు మొక్కలుగా పెరుగుతాయి. కానీ పొట్టి మొక్క నుండి శుక్రగణాన్ని, పొడవు మొక్క నుండి అండగణంతో కలిపామనుకుందాం. శుక్రగణంలోని ఎస్ అండగణంలోని టీతో కలుస్తుంది. అందులో నుంచి వచ్చే విత్తు ఎస్ టీ విత్తు అవుతుంది. అలాగే పొడవాటి మొక్కలోని శుక్రగణాన్ని పొట్టి మొక్కలోని అండగణంతో కలిపినప్పుడు శుక్రగణంలోని టీ అండగణంలోని ఎస్తో కలిసి టీఎస్ రకం విత్తు తయారవుతుంది. ఈ 2 రకాల విత్తుల టీఎస్ లేదా ఎస్టీ నుండి కూడా పొడవాటి మొక్కలే పుడతాయి. ఎస్ ప్రభావాన్ని టీ ప్రభావం మరుగుపరుస్తుంది. అంటే పొడవు అనే లక్షణం ఎక్కువ ప్రాబల్యం కలది అన్నమాట. అదేవిధంగా పొట్టిదనం అనే లక్షణం తక్కువ ప్రాబల్యం కలది అన్నమాట. అలా కాకుండా ఒక పొడవాటి మొక్కని టీఎస్ లేక ఎస్టీని తీసుకుని దాని నుండి కొత్త మొక్కలు పుట్టించామనుకోండి. ఈ కొత్త మొక్కల్లో నుంచి వచ్చే శుక్రకణాలలో సగం శుక్రకణాలు టీ రకానివి, మిగతా సగం ఎస్ రకానివి అయ్యుంటాయి. అండకణాల విషయంలో కూడా అదే జరుగుతుంది. సగం టీ రకానికి, సగం ఎస్ రకానికి చెంది ఉంటాయి. శుక్రకణాలని అండకణాలతో కలియనిస్తే ప్రతి టీ రకం శుక్రకణం ఒక టీ రకం అండకణంతో కానీ ఎస్ రకం అండకణంతో కానీ సంపర్కిస్తుంది. ఆ కలయిక వల్ల తయారైన విత్తు టీటీ రకానిది కానీ టీఎస్ రకానిది కానీ అవుతుంది. అలాగే ప్రతి ఎస్ రకం శుక్రకణం ఒక టీ రకం అండకణంతో కానీ ఎస్ అండకణంతో కానీ కలిసి ఎస్ టీ లేదా ఎస్ఎస్ రకాల విత్తులు ఉత్పన్నమవుతాయి. ఆ విధంగా టీటీ, టీఎస్, ఎస్టీ, ఎస్ఎస్ అని 4 రకాల విత్తనాలు ఉత్పన్నమవుతాయి. ఈ 4 రకాలు సమపాళ్ళలో ఉంటాయి. టీటీ, టీఎస్, ఎస్టీ రకం విత్తుల నుండి పొడవాటి బఠానీ మొక్కలు పుడతాయి. ఎస్ఎస్ విత్తుల నుండి పొట్టివి వస్తాయి. అంటే 3 వంతులు పొడవాటి మొక్కలు, 1 వంతు మాత్రమే పొట్టివి అవుతాయన్నమాట. టీటీ, ఎస్ఎస్ జాతి మొక్కలు శుద్ధ అనువంశికత ప్రదర్శిస్తాయి. అంటే వాటి సంతతికి ఖచ్చితంగా వాటి లక్షణాలే వస్తాయి. కానీ టీఎస్, ఎస్టీ మొక్కలు శుద్ధ అనువంశికతను ప్రదర్శించవు. వాటి సంతతిలో 2 రకాల మొక్కలు ఉంటాయి. బఠానీ మొక్కలలో ఇతర లక్షణాలను కూడా పరిగణిస్తూ మెండెల్ తన ప్రయోగాలు కొనసాగించాడు. అన్ని లక్షణాల విషయంలోనూ తన వివరణలు చక్కగా వర్తిస్తున్నాయి. తరువాత లక్షణాల మిశ్రమాలను కూడా పరీక్షించాడు. ఆకుపచ్చని విత్తనాలు కలిగి పొడుగ్గా ఎదిగే మొక్కలని తీసుకున్నాడు. అలాగే ఆకుపచ్చని విత్తనాలు గల పొట్టి మొక్కలని, పసుపు పచ్చని విత్తనాలు గల పొడవు మొక్కలని, పసుపు పచ్చని విత్తనాలు గల పొట్టి మొక్కలని తీసుకుని ప్రయోగాలు చేసి చూశాడు. 2 లక్షణాల దృష్ట్యా శుద్ధ అనువంశికతను ప్రదర్శించే మొక్కలు ఏవి అవుతాయో ముందే నిర్ణయించగలిగాడు. తదుపరి తరంలో పుట్టిన మొక్కలు ఏ నిష్పత్తిలో వస్తాయో కూడా అంచనా వేయగలిగాడు. ఇన్ని పరిశోధనలు చేసి తన సిద్ధాంతాలని క్షుణ్ణంగా పరీక్షించి తీర్చిదిద్దుకున్నాక కూడా మెండెల్కి వైజ్ఞానిక సంఘం తన భావాలను గౌరవిస్తుందన్న నమ్మకం లేకపోయింది. మరి తనేమో ఒక మామూలు సాధువు. వృక్షశాస్త్రంలో ఓనమాలు కూడా సరిగ్గా రాని ఔత్సాహకుడే, కానీ జగమెరిగిన పండితుడు కాడు. బడిపంతులు ఉద్యోగానికి ప్రవేశ పరీక్షలో కూడా నెగ్గలేని పామరుడు. కాబట్టి తను రాసిన పరిశోధనా పత్రాన్ని నిపుణుడైన ఒక వృక్షశాస్త్రవేత్తకి పంపించాలని అనుకున్నాడు. అలాంటి ప్రముఖుల ఆమోదముద్ర ఉంటే ఇతర శాస్త్రవేత్తలు ఆ భావాలని సమ్మతిస్తారేమోనని ఒక ఆశ.